సూర్యకాంతి పుస్తకం 2వ భాగం. కానీ వీటిలో ఏదీ జరగదు, ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే కాంతి స్థిరంగా ఎల్లప్పుడూ హెచ్చుతగ్గులు లేకుండా సమానంగా ఉంటుంది. ఇది రోజులు గడిచినా, సంవత్సరాలు గడిచినా, శతాబ్దాలు గడిచినా కానీ మానవలోకం ఉన్నంత వరకు మారదు. కానీ నిజానికి భూమి మీద కొన్ని ప్రదేశాల కంటే కొన్ని ప్రదేశాలలో చలి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏడాదిలో కొంతకాలం ఎక్కువ చలిగా ఉంటుంది. కానీ ఈ వాతావరణ మార్పులలో విపరీతమైన మార్పు ఉండదు. అందుకే భూమి మీద జీవులు మనగలుగుతున్నాయి. గతంలో చాలా వరకు మనుషులు ఇదంతా సృష్టి తీరు అని, ఇదంతా అలాగే ఉంటుందని సరిపెట్టుకున్నారు. సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు, ఉదయిస్తుంటాడు, అస్తమిస్తూ ఉంటాడు. అలాగే ఆకాశంలో కిందకి మీదకి పడిలేస్తూ ఉంటాడు. ఇలా జరగడం వలన రాత్రి, పగలు, శీతాకాలం, వేసవికాలం పదే పదే వస్తూ ఉంటాయి. ఇదంతా అలా ఉందంతే. కానీ ఎందుకలా ఉంది అని ఎవరూ ప్రశ్నించలేదు. సూర్యుడి ద్వారా ప్రజలకు వేడిని, కాంతిని ఇవ్వాలని ఎవరో దేవతలు ఈ విధంగా సూర్యుడిని సృష్టించారు అని కొంతమంది అనుకునేవారు. అసమాన ప్రతిభాశాలులు కనుకనే ఆ దేవతలు ఈ విధంగా దయతో రేయింబవళ్ళని, శీతోష్ణాలని మన కోసం సృష్టించి పెట్టారు. అంత ఆదరంగా వాళ్ళు ఇవన్నీ మనకు ప్రసాదించినప్పుడు వారి వివేకాన్ని ప్రశ్నించడం అవివేకం అని సరిపెట్టుకున్నారు. అయినా కొంతమంది మనసుల్లో సూర్యుడిలో ఏముంటుంది వంటి ప్రశ్నలు తలెత్తసాగాయి. సహజంగా సూర్యుడు ప్రజ్వరిల్లే బంతిలాగా కనబడతాడు. మనం రాయితో కానీ, లేదా ఇనుముతో కానీ, లేదా రబ్బర్తో చేసిన బంతిని ఊహించుకోవచ్చు. బంతి ఏదైనా స్థూలమైన పదార్థంతో చేసినదే అయితే తాకవచ్చు, కానీ కాంతితో ఏర్పడిన బంతి వేరు. కాంతి ఒక పదార్థం కాదు, కాబట్టి దీనిని తాకితే ఎలా ఉంటుందో ఊహించలేము. సూర్యుడు ఆకాశంలో ఉన్న ఒక కాంతి బంతి. దాని నుంచి వెలువడిన కాంతి ప్రయాణించగలిగినంత దూరం ప్రయాణించి చుట్టూ ఉన్న ప్రతి దాని మీద పడుతుంది. ఆలోచిస్తే ఇది చాలా విచిత్రమైన విషయంలా తోస్తుంది. కానీ మరో విధంగా ఆలోచిస్తే ఇది అంత విశేషం కాదేమో. కావాలంటే మనకు మనమే చిన్న చిన్న కాంతి బంతులను తయారు చేయవచ్చు. మనం అగ్గిమంటను వేసినప్పుడు దాని నుండి జ్వాలలు వెలువడతాయి. సూర్యుడి నుంచి ఏ విధంగా కాంతి, వేడి వెలువడతాయో అదేవిధంగా ఈ జ్వాలల నుండి కూడా కాంతి, వేడి వెలువడతాయి. రాత్రిపూట కాంతి కోసం, వేడిమి కోసం అగ్గిని వాడవచ్చు. శీతాకాలంలో చలికి తట్టుకోలేక వేడి కోసం కొంతమంది రోజంతా అగ్గి రాజేసుకుంటారు. సాధారణంగా మనం కొవ్వొత్తిని కానీ నూనె దీపాన్ని కానీ ఉపయోగిస్తూ ఉంటాం. ఇది అతి చిన్న జ్వాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది చలిలో వణుకుతున్న మనిషి చలి కాచుకోవడానికి కావలసినంత వేడిని ఇవ్వదేమో, కానీ చీకటిలో ఉన్న వస్తువులను చూడడానికి కావలసినంత వెలుగుని మాత్రం ఇవ్వగలదు. అయినప్పటికీ ఆకాశంలో ఉన్న సూర్యుడికి, భూమి మీద ఉన్న మనుషులు వేసే మంటలకి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. ఉదాహరణకి సూర్యుడు గుండ్రంగా ఉన్న బంతిలాగా ఉంటాడు. ఈ ఆకారం ఎప్పుడూ మారదు. కానీ భూమి మీద వేసే మంటకి ఒక స్పష్టమైన ఆకారం ఉండదు.